జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను. నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటల్చును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిడియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండ, తారామహాదేవి రామచంద్రస్వామిని స్తోత్రం చేస్తూ ఉంటే వాటికి కలిగినటువంటి విశేషమైనటువంటి అర్థాలు గోవిందరాజీయ వ్యాఖ్యానాన్ని అనుసరించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆమె కీర్తించింది, నీవు అప్రమేయుడవయ్యా, నిన్ను ఇంతటి వాడివి అని చెప్పటానికి ఏ విధమైన కొలతలు లేవు. నీ జ్ఞానము, నీ శక్తి, నీ పరాక్రమాదులను కొలవలేము. అలాగే నీవు దురాసదుడవు అనంటే నిన్ను పొందటం సాధ్యం కాదు. సామాన్యులకి నువ్వు తేలికగా లభ్యమయ్యేటటువంటి వాడవు కాదు. ఇంద్రియ జయము కలిగినటువంటి వాడవు, ఉత్తమ ధార్మికుడవు. ఇక్కడ వరకు వివరణ చెప్పుకున్నాం, అనేక విధాలుగా వచ్చేటటువంటి అర్థాలు. ఇక ఇక్కడ నుంచి మనం అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్ష ఇవి చెప్పుకోవలసి ఉన్నది. మరి నీకు నీవు మరి ఉత్తమ ధార్మికుడు అయితే ప్రచ్ఛన్న వేధితయా నిరపరాధవధేన చ కథం అశ్య ధార్మికత్వం ఇది ఆశంక్య. ఆహా, అక్షయ్య కీర్తి అంటే తరగని కీర్తి కలవాడు అంటూ ఉన్నారు. అంటే తరగని కీర్తి కలవాడు అను కనుకనే నీవు ప్రచ్ఛన్నముగా ఉండి, అంటే చెట్టుచాటున ఉండి నీకు అపకారం చేయనటువంటి వాలిని సంహరించినటువంటి వాడు నీవు, మరి ఎలా ధార్మికుడు అవుతావు అని అంటే, నీ కీర్తి గొప్పది. ఎందువలన? ఆశ్రిత అపరాధితయా త్రియక్షు మృగయా న్యాయేన పరాంగముఖవధస్య అదోషత్వాత్. నువ్వు అపరాధము నీకు చెయ్యలేదు, కానీ నిన్ను ఆశ్రయించినటువంటి సుగ్రీవుడికి అతడు అపరాధం చేసిన వాడు. అలాగే చెట్టుచాటు నుండి ఏమిటనంటే త్రియక్షు మృగయా న్యాయేన, త్రియక్కులు అడ్డంగా తిరిగేటటువంటి వాటికి ఒక న్యాయం ఉంటుంది, అంటే వాటిని ఎలాగైనా కొట్టవచ్చు. పరాంగ్ముఖవధ, అటు తిరిగి ఉన్న ఎదురుగా కాక పరాంగ్ముఖము అంటే అవతలకు తిరిగిన ముఖం పెట్టుకుని ఉన్న, ప్రత్యక్ష ముఖం కాకపోయినా అలాంటి దానిని చంపినందువలన. అలాగే త్రియగ్భిహి ఆభిముఖ్యేన యుద్ధకరణస్య సార్వభౌమస్య అవజ్జావహత్వాశ్చ. అంతేకాక ఈ మృగముల చేత ఎదురుగా యుద్ధం చేయటము అనేది సార్వభౌములకు అది కీర్తి కాదట. అలా చేస్తుంది అవజ్జము అంటే తక్కువతనమే అవుతుంది. ఒక చక్రవర్తి ఒక సామాన్యమైనటువంటి ఒక కోతితో యుద్ధం చేయటము అది సామాన్యముగా దోషము, అవజ్జము అని అంటారు. ఎదురుగా ఉండి చేస్తేనే తక్కువ అవుతుంది అని చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి ఇలా కూడా ఉంటుందా అని ఆలోచిస్తే మనకి కృష్ణదేవరాయల దగ్గర ఒక కథ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి? ఆయన ఆస్థానంలో మళ్ళా యోధులు ఉన్నారు, పట్టుపట్టేవాళ్ళు. అప్పుడు మరొక మల్లుడు ఎక్కడి నుంచో వచ్చాడు. వాడు వచ్చి, నా మీద ఎవరైనా సరే రావచ్చు, నన్ను గెలిస్తే నేను వారికి లొంగిపోయి ఏదో దాసుడు నవ్వుతాను, ఏదో అలా ఉండే ఈ పూర్వం. అంటే మళ్ళీ యుద్ధంలో అందరూ దిగారు, వరుసనే అందరినీ ఓడించేశాడు. ఎవడూ లేడు, వాడు జబ్బు చరుస్తూ ఉన్నాడు, ఇక రావచ్చు ఎవరైనా సరే అని మీసం మిలేస్తున్నాడు. విజయ నగరమే నా కింద ఓడిపోయింది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? కృష్ణదేవరాయలు వీడిని జయించగలడు, కానీ తన యొక్క ఆధిపత్యానికి, సార్వభౌమ ఆధిపత్యానికి ఒక సామాన్య మల్లుడితో గోదాములో దిగి పట్టుబట్టటమా? ఇది చాలా తక్కువతనము. అందుకని ఏం చేశాడు ఆయన? సరే, అతడు జయించినట్లుగా తర్వాత ప్రకటించుతాము, ముందు భోజనం అతనికి నా ప్రక్కన ఏర్పాటు చేయండి అన్నాడు. అంటే వాడు పొంగిపోయాడు, రాజుగారే భయపడిపోయాడు, నా ప్రక్కనే తన ప్రక్కనే భోజనం పెట్టిస్తున్నాడు అని. సరే, వచ్చారు భోజనశాల, వడ్డించారన్నీ. నెయ్యేదండి అన్నాడు వాడు. బాగా తాగుతారు కదా నెయ్యి మొద అంతా వాళ్ళు. లేదయ్యా, ఇగో నువ్వులు ఉన్నాయి, మేము నువ్వులనే పిండుకుంటాము, నెయ్యి వేసుకునే అలవాటు మాకేమి లేదు అని చెప్పి తాను కూడా నెయ్యి నువ్వులు ఇలా పట్టుకొని పిండాడు కృష్ణదేవరాయలు. బొట్టపట్ట బొట్టపట్ట కారింది నూనె, నువ్వుల నూనె. పట్టు నువ్వు కూడా అంటే వాడు కూడా తీసి పట్టుకున్నాడు. కానీ వారికి గుప్పెట్లో పట్టుకున్నాడు, నూనె రావట్లా. అతని గుప్పెట్ మీద చెయ్యేసి ఈయన పట్టి నొక్కాడు. నొక్కేటప్పటికి పెట్ట పెట్ట పెట్ట పెట్ట ఇరిగిపోయినాయి, ఎముకలు ఇరిగిపోయినాయి, తోలు చెయ్యి అయిపోయింది వాడిది. వాడు చెయ్యెత్తి దండం పెట్టడానికి కూడా లేదు. ఇంకేం చేస్తాడు? మహాప్రభు, ఓడిపోయా నేను, అహంకారంతో ఇలా పలికాను, నన్ను క్షమించు అన్నాడు. మరి ఇదేమిటి ఇక్కడ? మరి వాలి కనుక వాలితో కూడా యుద్ధం చేయటము అంత మంచిది కాదు, అది తక్కువతనమే అవుతుంది ఎదురుగా చేస్తే. ఇది అతిశయోక్తి అనిపించవచ్చు వినేవాళ్ళకు కూడా. ఏటు వాలి సామాన్యుడా? తెల్లారేటప్పటికి 4 సముద్రాలు తిరిగి వచ్చేవాడు, స్నానం చేసి వచ్చేసేవాడు, అలాగే 7 చెట్లు మధ్య చెట్లను వంచేవాడు, ఇంకా ఏయో వ్యాయామాలు చేసిన మహాబలశాలి. ఇలాంటి వాలి సామాన్యుడా ఇతడితో ఎదురుగా యుద్ధం చేయటము రామునికి అవమానమా? పైగా ఏదో ఇంద్రుడు ఇచ్చిన ఒక మాల ఏదో ఇచ్చాడు, కాంచనమాల, ఎదురుగా ఉన్నవాళ్ళు సగం బలం లాగేస్తుంది కనుక రాముడు చెట్టు చాటు నుండి కొట్టాడని అనుకుంటూ ఉంటారు. సరే, అలాగే మరి ఇంత బలశాలిని మనం ఇంత తేలిగ్గా తీసేస్తామా అని కూడా అనుకుంటారు. సామాన్యంగా అయితే అది నిజమే, కానీ రాముడు అని అంటే సత్యపరాక్రముడు రాముడు, ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడు రాముడు అంటే మరి దేవుడికి పరాత్పరుని యొక్క బలము ఎంత? ఆయన సంకల్పం చేత సృష్టి స్థితిలయాలు జరిగిపోతూ ఉంటాయి, కొండలు కొండలన్నీ కూడా అవలీలగా లేపేసేటటువంటి వాడు. అట్లాంటి ఆయనకి ఏంటి 4 సముద్రాలు తిరిగి వచ్చిన వాడు ఒక లెక్క? 7 సముద్రాలని ఏకం చేసేవాడు, ఇలాంటి బ్రహ్మాండాలు, కోట్ల బ్రహ్మాండాలని బొంతులులాగా ఆడేటటువంటి మహానుభావుడు రాముడు. అక్కడ చూసినప్పుడు వాలి ఎంత తక్కువ వాడో తెలిసిపోతూ ఉంటుంది. ఇది మనము ఇలాంటి అర్థాలు కూడా ఈ పదాలకి వచ్చే అవకాశం ఉన్నదని ఆయన చూపిస్తూ ఉంటే చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇది సత్యమే కదా, ఇదేం అసత్యం కాదే, అతిశయోక్తి అంతకంటే కాదు. మరి ఇలాంటి అర్థాలను తెలుసుకోలేక సామాన్యులందరూ ఏదో రామాయణం, వాల్మీకి రామాయణం మీద విమర్శలు, రాముని మీద విమర్శలు చేస్తూ ఉంటారు అని అంటే వాళ్ళు ఎలాగూ మానుకోరండి. అసుర స్వభావం వారిది, ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు మానరు, ఇలాంటివి వారికి రుచించవు. కానీ మనలాంటి వారికి, రామ భక్తులకు ఇట్లాంటి విషయాలు వింటూ ఉంటే ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం, మన స్థితిని గుర్తు చేసుకుని ఆనందించుదాం. ఎవరో దౌర్భాగ్యులన్న మాటలను అసలు పట్టించుకోవద్దు, కుక్కలు మరుగుతూ ఉంటాయి. కొట్టితే కొట్టండి కర్ర తీసుకొని, లేకపోతే వెళ్ళిపోతాం. మనకేంటి, కుక్క మరిగినంత మాత్రాన మనకేం నష్టం? ఇది గమనించండి. ఇప్పుడు ఎందరో పరమ నీచాతి నీచులు ఉన్నారు మన దేశం మీద, మన ధర్మం మీద, మన గ్రంథాల మీద, మన దైవాల మీద, నిందలు వేసేవాళ్ళు ఎక్కడో కాదు మన దేశంలోనే ఉన్నారు, పరమ దరిద్రులు, బయట వాళ్ళని అలా వదిలిపెట్టినా. అలాగే రాముడిని తక్కువ చేసే దౌర్భాగ్యులు చాలామంది ఉంటారు. అలాంటి వారి అందరికీ కూడా మనమేమి వాళ్ళ చెవునీళ్ళు కట్టుకుని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళని గడ్డి పరకల్లాగా తీసి అవతల పడేసి ఆ రాముని యొక్క సత్య పరాక్రమము వాల్మీకి మహర్షి తార అలా స్తోత్రం చేసిందని వాల్మీకి చెప్పినటువంటి ఆ సంస్కృత భాషా పదాలకు గోవిందరాజ స్వామి వ్యాఖ్యానం ఎంత అద్భుతంగా చూడండి. మరి ఈయన పరాంగ్ముఖుడై కొట్టాలి అంటే ఎదురుగా రాకూడదు. ఎందుకని అంటే సార్వభౌముడు కదా, సమస్త లోకాలకి ఈయనే అధిపతి. అట్లాంటి వాడు అలా చేయటం అనేది కూడా అసలు ఒక తక్కువతనము. కనుక తవ కీర్తిర్న దోషయితుం శక్యా ఇత్యర్థః, నీ కీర్తి ఉన్నదే అది తక్కువ కాదు, అక్షయ్య కీర్తి, నీవు అంత కీర్తి కలిగినటువంటి వాడవు, అన్ని లోకములను కూడా ఆక్రమించినటువంటిది నీ కీర్తి. ఇప్పుడు సామాన్యంగా ఒక మనిషి గొప్పతనం చెప్పుకోవాలి అని అంటే అతని సంగతి తెలియాలి కదా. ఏదో ఒక గ్రామంలో ఉన్నాడు అనుకోండి, ఆయన మహాదాతే అయినా ఆ ఊరు వాళ్ళకే తెలుసు, కానీ ఇంకా పక్క వాళ్ళకేమైనా తెలుసా? ఇంకొంచెం పెరిగితే ఇతడు ఎక్కువగా చేస్తూ ఉంటే ఇంకా మండలానికి సరే ఏయో పేపర్లు వచ్చినాయి కనుక ఆ పేపర్లో రాస్తారంటే ఆ డివిజన్లకి, మరి మెయిన్లో కాదు కదా జిల్లా ఎడిషన్లకి, ఇలాగే ఉంటాయి. ఒకవేళ మెయిన్లో రాసినా ఒక తెలుగు పేపరు, ఒక ఆంధ్రాలోని, ఇతరత్ర ఉన్నా ఏదో కొంతమంది తెలుగు వారికే, తెలుగు మరి ఇతరులు చదవరు కదా. అలా కాక వాడిది ఎంత పెరిగితే అంత చెప్పుకుంటూ ఉంటే ఇంగ్లీష్ పేపర్లు దాటి ఇంకేయో మొత్తం ఏదో బీబీసీ ఇంకా ఇలాంటి చాలా ఏవి చెబుతుంటారు, నాకైతే అన్నీ తెలియదు. కానీ అదిగో అలాంటి స్థానాలకి వెళ్ళిపోయినటువంటి వారి గొప్పతనం అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. మరి పరమాత్మది అని అంటే మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మహర్షులు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి స్తోత్రాలు చేశారు. ఒక బ్రహ్మాండంలోనా బ్రహ్మాండాని బహూని పంకజ భవాన్ ప్రచండమత్యద్భుతం, కోట్ల కోట్ల బ్రహ్మాండములు ఆ బ్రహ్మలందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ఎంత కీర్తి ఆయనది, అంతది అన్నమాట ఆయన కీర్తి, అక్షయమైనటువంటి కీర్తి. అక్షయ్య కీర్తిశ్చ దానికి మరొక విధంగా చెబుతూ ఉన్నారు. ఏమిటంటే తస్య నామ మహద్యశ, ఉపనిషత్తు చెబుతూ ఉంది. యశస్సు అని అంటే అసలు ఆయనకు పేరండి అంది. యశ అంటే ఆయన పేరట, పేరు అంటే కీర్తే, ఆ కీర్తి ఆయన పేరు అయిపోయింది. ఇతరులకి అయితే వాడు ఆ పని చేసి తెచ్చుకోవాలి, కానీ ఆయనకో అసలు ఆ పేరు ముందే ఉంది. కనుక అదిగో ఆయన పేరే అని చెప్పి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ఇది ఉక్తరీత్యా పరత్వ ప్రధాయుక్త, కనుక పరత్వ ప్రధా అంటే ఆ పరమాత్మగా ఉన్నటువంటి వాణి యొక్క గొప్పతనం. ఆయన ఐదు విధాలుగా ఉంటాడు. ఆ శ్రీ వైకుంఠలోకంలో ఉంటాడు, పరమ వ్యోమము అంటాం, బ్రహ్మాండాలకు అవతల విరజానది దాటిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఆయన పరవాసుదేవుడు, దాన్నే పరత్వం అంటారు. అదిగో ఆయన కీర్తి మొత్తం వ్యాపించి ఉంటుంది, ఆయన నుంచి వ్యూహాలు వస్తూ ఉంటాయి. వాసుదేవుడి వ్యూహం ఒక బ్రహ్మాండానికి. అలాగే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటారు. పైన వరుసనే వస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. అలా అవతారాలకి వస్తున్నప్పుడు ఇంకా తగ్గాలి, కానీ పెరిగింది. ఇక్కడ రామునిది ఇంకా పెరిగింది. ఎందుకనంటే అంతటి వాడు ఇక్కడికి వచ్చాడని సౌలభ్యం పెరుగుతుంది, సౌశీల్యం పెరుగుతుంది. దీని ద్వారా గొప్పవాడవుతాడు. ఈ గుణాలలో ఉన్నటువంటి విషయములవి. ఎలాగూ అంటే ఇప్పుడు చాలా గొప్పవాడు, కోట్లకు అధిపతి అయినటువంటి వాడు ఒక 100 రూపాయలు ఇస్తే అదేమైనా పెద్ద విశేషమా? కాదు. కానీ ఆయనే దిగి వచ్చి తనంతట తానుగా వచ్చి అక్కడ విషయాలు ఏమిటో తెలుసుకొని అప్పుడు కానీ ఇస్తే అప్పుడు ఎంత గొప్పతనం వస్తుంది ఆయనకి? అమ్మో మా కోసం వచ్చాడు ఈయన అని అప్పుడు ఆనందపడతారు, ఎంతటి మహాత్ముడు, ఎంత గొప్పవాడు అంటూ ఎలా ఉంటుందో అదిగో అలా ఆ ఇక్కడ దిగొచ్చినటువంటి ఆయన యొక్క పరత్వం యొక్క గొప్పతనము అలా ఉంటుంది. దానిని అక్షయ్య కీర్తి అని చెబుతూ ఉన్నారు అన్నారు. కనుక ఒక పదానికి చెప్పుకుందాం, ఇంకా తర్వాత వరుసని చెప్పుకుంటూ ఉందాం. మనకు వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు. ఆ రాముని గుణగణాలని కీర్తించటమే అసలు అందరూ చేసిన పని. రామాయణం అంటే రాముని గుణములే. కథ అంటే ఏముంది, అందరికీ తెలిసిందే. రామాయణ కథ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, కట్టే కొట్టే తెచ్చే అయిపోయే రామాయణ కథ. అలాగే గుణములను కీర్తించడంలోనే ఉన్నవి ఈ రామాయణం అంతా. అదే వాల్మీకి చేసిన గొప్పతనము, అదే నారద మహర్షి, అదే అందరూ కూడా ఆయన గుణాలను కీర్తించిన వారే. కనుక ఇంకా ఎంత చెప్పుకోగలిగితే అంత చెప్పుకుందాం, ఆనందంగా విందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ్మ.